పదకొండు చిదాకాశం. ఈ మనస్సనేది కూడా మనం గుర్తుపడుతున్న పదార్థాలలో ఒకటి. ఒక్కొక్కప్పుడు ఈ మనస్సు ఉంటోంది, ఒక్కొక్కప్పుడు ఈ మనస్సు ఉండటం లేదు. ఈ మనస్సు యొక్క రాకపోకలను నువ్వు గుర్తుపడుతున్నావు. ఈ మనస్సు స్వయంగా జడం అయినప్పటికీ చైతన్యవంతం లాగా ప్రవర్తిస్తోంది. ఎందుకు అలా చేయగలుగుతోంది? ఎందుకంటే ఈ మనస్సు కంటే వెలుపల పరమాత్మ చైతన్యం అనేది స్వయం ప్రకాశమానంగా ప్రకాశిస్తోంది. ఆసర్వ్ 17. దాని ప్రకాశం ఈ మనస్సులో ప్రతిబింబించినప్పుడు ఈ మనస్సు చైతన్యవంతంలాగా అటలాడుతోంది. మనస్సుకి ఆ చైతన్యానికి మధ్య తమస్సు అనే తెర అడ్డుపడ్డప్పుడు ఈ మనస్సులోకి ఆ చైతన్యం ప్రసరించదు. అందుచేత అప్పుడు ఆ మనస్సు చైతన్యవంతంలాగా ఆడదు, జడంలాగా పడి ఉంటుంది. కనుక పరమాత్మ చైతన్యం అనే వెలుగు మనస్సులో వ్యాపించి ఉంటోంది. మనస్సు దానిచేత వ్యాపించబడుతోంది అని తెలుస్తోంది గదు. ఏది వ్యాపిస్తోందో అది సూక్ష్మమని, వ్యాపించబడేది స్థూలమని చెప్పుకున్నాం కదా. ఆ దృష్టితో చూసినప్పుడు మనస్సు కంటే పరమాత్మ చైతన్యం ఇంకా సూక్ష్మమైనది. మనస్సుకే మరో పేరు మానసాకాశం అని చెప్పుకున్నాం. దీనికంటే కూడా సూక్ష్మమైనది కనుక మానసాకాశాన్ని తనలో ధరించి ఉంటుంది కనుక ఆత్మచైతన్యాన్ని చిదాకాశము అని పిలుస్తారు.